అసత్పరిహారము జీవతో యస్యే కైవల్యం విదేహే చ సకేవలః యత్కించిత్ పశ్యతో భేదం భయం బ్రూతే యజుశ్రుత్యః. 330. యస్య యవనికి జీవతః జీవించియుండగనే కైవల్యం బంధ వినిర్ముక్తత్వముండునో సహంతడు విదేహే చూదేహపాతము తరువాత కూడా కేవలః ముక్తుడే. యత్కించితే కొంచెమైనను భేదం భేదమును పశ్యతః చూచువానికి యజుః శ్రుత్యః యజుర్వేదము భయం భయమును బ్రూతే చెప్పుచున్నది. ఏ పురుషునకు జీవించియుండగనే కైవల్యము అనగా 6G సర్వోపాధి వినిర్ముక్తత్వము లభించునో ఆ పురుష శ్రేష్ఠుడు దేహపాతానంతరము గూడా కేవలుడు అనగా ముక్తుడు అగును. ఏమాత్రమైనను భేదమును చూచువానికి భయముండునని యదా హేవైష ఏతస్మీ నుదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి అను తైత్తిరియోపనిషద్వాక్యము చెప్పుచున్నది. ఎప్పుడు ఈతడు దానియందు ఉత్తరం కొంచెమైనను భేదమును చూచునో అప్పుడు అతనికి భయము కలుగును అని ఈ వాక్యమున కణము. కైవల్యము కలుగుటకు హేతువు నిర్వికల్పక సమాధి నిశయే. ఈ విషయమును ఉపాధిభేదాత్ ఇత్యాది శ్లోకమున 858 చెప్పనున్నాడు. 398. శ్రీ వివేక చూడామణి అవ తత్వేవ భయం విదుష్కోమన్వానస్య మననర్హి తుడగు విద్వాంసునకు ఆ భేదదర్శనమే భయము అను యజుశ్రుతి వాక్యార్థమును చెప్పుచున్నాడు. యదా కదా వాపి విపశ్చిదేశః బ్రహ్మణ్యనర్తేప్యనుమాత్ర భేదం పశ్యత్యథాముష్య భయం తదేవ యదీక్షితం భిన్నతయా ప్రమాదాత్. 331. ఏషః ఈ పి పశ్చిత్ వివేకియగు బ్రహ్మవేత్త అనస్తే త్రివిధ పరిచ్ఛేదశూన్యమగు బ్రహ్మణి బ్రహ్మయందు అణుమాత్రభేద మహి కొంచెము భేదమునేనను కదా వాపి ఎప్పుడైనను యదా పశ్యతి చూచినట్లయితే యదా యది పట్ అథనప్పుడు ప్రమాదాత్ ఏమరుపాటు వలన భిన్నతయాభేదముతో యద్ ఈ గీతం ఏ చుచ్చుటగలదో తదేవా అదియే. అముష్య మననశూన్యుడగు ఈ విద్వాంసునకు భయం భయజనకము. ద్వితీయద్వై భయం భవతి రెండవదానవలనే భయము కలుగును. సర్వం తం పరాదాత్ యోజన్యతాత్మనః సర్వం వేద ఆత్మకంటే భిన్నముగ సర్వమును ఉన్నదని భావించువానిని ఆ సర్వమే నశింపజేయును. యేజన్యథతో విదుహ అన్యరాజానః తే క్షయలోకా భవంతి. ఎవరు ఇందులకు భిన్నముగ తెలుసుకొందురో అన్యరాజులగు వారు క్షీణించులోకము కలవారగుదురు అని శృతులు చెప్పుచున్నవి. శ్రుతిస్మృతిన్యాయ శతైర్నిషిద్ధే దృశ్యేత్రయః స్వాత్మమతిం కరోతి ఉపైతి దుహఖోపరి దుహఖజాతం నిషిద్ధకర్తాన మలిమ్లిచో యథా. 332. శ్రుతిస్మృతిన్యాయ శతైరి నేతి నేతి నేహ నానాస్తికించన అహనాత్ర కాచన భిదాస్తి ఇత్యాది శృతులచేతను శృత్యనుసారులగు అనాది. అసత్పరిహారము 899. మత్పరం బ్రహ్మన సన్నాసదుచ్యతే బ్రహ్మ అనాది నేనే పరముగా గలది అది సత్ అనిగాని అసత్ అనిగాని చెప్పబడదు ఇత్యాది స్మృతులచేతను పంచకోశ వివేచన సమయమున చూపబడిన శతాధికములగు యుక్తులచేతను నిషిద్ధే దేహము మొదలు అహంకారము వరకును ఉన్న ఈ దృశ్యము ఆత్మకాదు అని నిషేధింపబడిన అత్ర ఈ దృశ్య దేహాది దృశ్యజాతమునందు యహ ఎవడు స్వాత్మమతిం నేను అనెడు బుద్ధిని కరోతి చేయునో సహ నిషిద్ధకర్త పాపాత్ముడు మలిమ్లిచః మలినమైన అంతఃకరణము కలవాడు. యథా ఏ విధముగా ఇతి కర్తవ్యతామూఢుడై దుహఖముపై దుహఖమును పొందుచుండునో తథాప్ అట్లే అసత్తు జడము దుహఖాత్మకము అగు అనాత్మీయం ఆత్మత్వబుద్ధిచే దుహఖోపరి ఒక దుహఖముపై దుహఖజాతం మరికొన్ని దుహఖముల సముదాయమును ఉపైతి పొందును అవ. ఈ విషయమునే విశదీకరించుచున్నాడు. సత్యాభిసంధానరతో విముక్తౌ మహత్వమత్మీయముపైతి నిత్యం మిథ్యాభిసంధానరతస్తు నస్యే దృష్టంతదేశ ద్యదచోరచోరయోః. 333. కా సత్యాభిసంధన్ తదేక దృష్టితో సత్యనిష్ఠయందు ఆసక్తుడగు పురుషుడు విముక్తాహ బంధ విముక్తుడై నిత్యం నిత్యమైన ఆత్మీయ మహత్వం తనకు సంబంధించిన మహత్వమును అనగా శూన్యమగు మనస్సు కలిగియుండుటను సర్వపూజ్యత్వమును ఉపైతి పొందును. మిథ్యాభిసంధానరతస్తు మిథ్యాభూతములగు పదార్థములు ధ్యానమునందు ఆసక్తుడైనవాడైతే నస్యేత్ నశించును. అసత్యమైన దానిని అవలంబనముగా చేసుకొనిన వానికి సత్వము ఎట్లు లభించును? నశింపక తప్పదు. యత్ ఏ విషయము ఇచట చెప్పబడినదో తత్ అట్టి ఈ విషయము అచోరచోరయోః. దొంగైనవాని విషయమునను దొంగ కానివాని విషయమునను దృష్టం చూడబడినది. ఈ విషయము ఛాందోగ్యోపనిషత్తులో షష్ఠాధ్యాయమున తప్త పరసు గ్రహణ శ్రీవివేక చూడమని దృష్టాంతము ద్వారా చెప్పబడియున్నది. ఒక సత్యవాదిపై చోరుడని ఆరోపము వచ్చినప్పుడు అతడు న్యాయస్థానములో కాల్చిన ఇనుపగొడ్డలిని పట్టుకొనును. అతడు సత్యమును ఆశ్రయించిన వాడగుటచే అతని హస్తము కాలదు, అతడు విడుదల పొందును. నిజమైన చోరుడు నేను చోరుడను కానని అసత్యమును చెప్పుచు ఆ అసత్యమును విడువకున్నచో అతని చేతిలో తప్త పరశువును ఉంచినప్పుడు అతని చేయి కాలును దానితో అతనిని బంధింతురు. ఇదియే మలీచ శబ్దార్థము. చౌర్యమే ఒక పాపకర్మ. ఆ పాపకర్మ చేటతో అసత్యము పలుకుట మొదలగు ఎన్నియో పాపముల పరంపర చేయవలసి వచ్చును. ఈ విధముగా చేయుచు మిథ్యా వస్తుధ్యానాసక్తుడైన వానికి అసత్యజ్ఞానము ఎట్లు కలుగును? అట్టివారు లోకద్వయము నుండి భ్రష్టుడగును గాన దుంఖోపరి దుహఖజాతం ఉపైతి అని చెప్పబడినది. యతిరసదను సంధిం బంధహేతుం విహాయ స్వయమై మహమస్మిత్యాత్మదృక్ష్యేవ తిష్టేత్ సుఖేతి నను నిష్ఠా బ్రహ్మణి స్వానుభూత్యా హరతి పరమ విద్యాకార్యదుఖం ప్రతీతం. 334. యతేహ సన్యాసి గ్రహసంస్థత్వమనున్నది సన్యాసికి మాత్రమే కుదురును గానయ్యతేహ అని చెప్పబడినది. బద్ధహేతుం బంధమునకు హేతువైన అసదను సంధిం బ్రహ్మ భిన్నమైన దాని చింతను స్వయం తాను విహాయ విడచి అయం ఈ పరమాత్మ అహం అస్మి నేనే అయి ఉన్నాను ఇతి అని ఆత్మదృష్ట్యవ ఆత్మదృష్టితోడనే తిషేత్ ఉండవలెను. అట్లు చేయటలో పరమపురుషార్థమే ఫలమని చెప్పుచున్నాడు. నను ఏలైనా బ్రహ్మణి బ్రహ్మయందు నిష్ఠ అన్యాసక్తి లేని విధమున స్థితి స్వానుభూత్యా స్వానుభవముచే అనగా స్వస్వరూపము స్వయం ప్రకాశము అగు సదానందము యొక్క అనుభవముచే సుఖేతి ఆనందింపజేయును. ప్రతీతం పూర్వము అనుభవింపబడిన అవిద్యాకార్యదుఖం అవిద్య వలనను దాని కార్యముల వలనను కలుగు. P 400. అసత్పరిహారము. 401. దుహఖమును లేదా అద్య యొక్క కార్యమైన అనగా అవిద్య వలన కలుగు దుహఖమును పరం పూర్తిగా హరతి హరించును. తరతి శోకమాత్మషిత్ యత్ర నాణ్యత్పశ్యతి సభూమా యో వై భూమా తత్సుఖం అని శృతులు చెప్పుచున్నవి. ఎల్లప్పుడూను అట్టి బ్రహ్మయందు ఉన్నవానికి అవిద్య కాని దాని కార్యమగు దుహఖము కాని ఎట్లుండును అని అభిప్రాయము. అవ సమూలముగా దుహఖమును తొలగించుకొనవలేనన్నచో బ్రహ్మయందు ఏకాగ్రస్థితి ఉండవలెను. అది లభింపవలెనన్న బహిర్ముఖత్వ మనునది కొంచెము కూడా ఉండరాదని చెప్పుచున్నాడు. బాహ్యాభిసంధ పరివర్ధయేత్ ఫలం దుర్వాసన మేవ తతస్తతో ధికాం జ్ఞాత్వా వివేకేహ పరిహృత్య బాహ్యం స్వాత్మానుసంధిం విదధిత నిత్యం. 335. ఎస్పి బాహ్యాభిసంధ విశేషంగము తతస్తతః క్రమక్రమముగా అధికాం అధికమైన దుర్వాసనమేవ పునర్జన్మను కలిగించు దుర్వాసనన్నే ఫలం ఫలమునుగా పరిపద్ధేత్ వృద్ధి పొందునట్లు చేయును. వాసనావృద్ధిత కార్యం కార్యవృద్ధ్యా చ వాసన 314 అని వెనుకనే చెప్పబడియున్నది. జ్ఞాత్వా ఈ విషయమును తెలుసుకొని వివేకై ప్రమాదము మృత్యురూపమని చెప్పు సందర్భమున చెప్పిన విశేషంగము మహానర్థమునకు కారణము అని బోధించు హేతువులచే చు. శ్లోక్ 328. బాహ్యం అనాత్మేన బాహ్య పదార్థమును పరిహృత్య బాధించి నిత్యం ఎల్లప్పుడును స్వాత్మానుసంధిం బ్రహ్మానుసంధానమును విదధీత చేయవలెను. 327. అవ బాహ్య పదార్థానుసంధానము బంధక మను విషయమును చెప్పి దానిని నిరోధించినచో పరమపురుషార్థరూపమ్మగు ఫలము లభించునని చెప్పుచున్నాడు. శ్రీవివేక 28. శ్రీవివేక చూడామణి, బాహ్యే నిరుద్ధే మనసః ప్రసన్నత మనః ప్రసాదే పరమాత్మదర్శనం తస్మిన్ సుదృష్టే భవబంధన సహ బహిర్నిరోధః పదవీ విముక్తే. 836. బాహ్యే బాహ్యానుసంధానము నిరుద్ధే సతీ నిరోధింపబడిన దగుచుండగా మనసః మనస్సునకు ప్రసన్నతాప్రసన్నత్వము లభించును. మనః ప్రసాదే మనస్సునకు ప్రసాదము కలుగగా పరమాత్మదర్శనం పరమాత్మ సాక్షాత్కారము కలుగును. తస్మిన్ ఆ పరమాత్మ సుదృష్టి బాగుగా చూడబడగా భవబద్ధన సహ సంసార బంధనాశము కలుగును. బహిర్నిరోద్బాహ్యానుసంధానమును అరికట్టుట అనునది విముక్తేహ ముక్తికి పదవీ మార్గము. ఎక్కువ పనులు చేసిన వానికి గూడా నిద్రపోయి మేల్కొన్న పిదప మనస్సు ప్రసన్నమగును. సుషుప్త్యవస్థయందు బాహ్యవస్తువు లేవియు ఉండవుగాన మనః ప్రసాదమునిచ్చు సుషుప్తికి ప్రసాదమని పేరు. బుధ హేతువగు బాహ్యమును ప్రయత్నపూర్వకముగా నిరోధింపగా ఆనందమావిర్భవించి ప్రసన్నత్వము లభించునని వేరుగా చెప్పవలెనా. మనస్సుకు ప్రసాదము కలిగిన పిమ్మట ప్రసాదే సర్వదహఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హాసు బుద్ధ్యః పర్యవతిష్ఠతే. ప్రసాదము కలిగిన పిమ్మట వీనికి సర్వదుహఖములును తొలగిపోవును. ఏలైన ప్రసన్న చేతస్కుడగువాని బుద్ధి వెంటనే స్థిరముగా నిలచ్చును అను గీతావాక్యముననుసరించి దుహఖముక్తమై నిర్మలమగు మనస్సు సూక్ష్మమై ఏకాగ్రమై పరమాత్మదర్శన సమర్థమగును. మనసేవేద మాప్తవ్యం మనసేవాసుద్రష్టవ్యం దృశ్యతే త్వగ్రేయ బుద్ధ్యా సూక్ష్మయా. దీనిని మనస్సుచేతనే పొందవలెను. ఇది మనస్సుచేతనే చూడదగనది. ఇది ఏకాగ్రము సూక్ష్మము. 402. అసత్పరిహారము అగు బుద్ధిచే చూడబడును అని శృతులు చెప్పుచున్నవి. ఆ పరమాత్మ సుదృష్టే అనన్యరూపమున నిరంతరము సాక్షాత్కరింపచేసుకొనబడగా భవబంధనస సంసార హేతువులగు అన్ని అధ్యాసముల యొక్కయు సమూలనాశము కలుగును. కావున బహర్నిరోధ వృత్తికి బాహ్యాలంబనము లేకుండుట విముక్తేహ మోక్షమునకు పదవీ మార్గము. మోక్షమును పొందించు మార్గము. అవా ఈ విధముగా బహుప్రకారములచే విషయచింతయందు గల దోషములను జూపి విషయచింత నుండి పూర్తిగా మరల్చుటకును విషయచింత కలవారికి సిగ్గు కలుగుటకును విషయనింద చేయుచున్నాడు. కహ పండిత సన్ సదసద్వివేకీ శృతి ప్రమాణ పరమార్థదర్శి జానంషి కుర్యాదశతో వలంబం స్వపాత హేతోహ శిశువన్నుముక్షు. 337. పరమార్థదర్శి పరమార్థమును చూచెడు స్వభావము కలవాడును. కావుననే శృతి ప్రమాణ శృతి ప్రమాణము కలవాడును. అతీంద్రియము లఘు విషయములను తెలుసుకొనుటకు శృతి ఒక్కటియే ప్రమాణము కదా. అందువలన యో వై భూమా తదమృతం అరోణ్యదార్హం ఇత్యాది శృతులచే సదసద్వివేకి బ్రహ్మయే సత్యమైనది జగత్తు అసత్యమైనది అను జ్ఞానము గలవాడును. అందుచే పండితః పస్తు యాథాత్మ్య జ్ఞానము కలవాడును. ముముక్షు బంధనివృత్తిని కోరుచున్నవాడును అగు. కహ ఎవడు శిశువత్ శిశువు వలే స్వపాత హేరోహ తన యొక్క పతనమునకై జాసన్ తెలిసియుంది కూడా. అసతహ అసతైన దాని యొక్క అవలంబం ఆశ్రయమును కుర్యాత్ చేయును. శిశువు అజ్ఞానము చేపాయి నుండి క్రిందికి పడవచ్చును, సర్పదిపాదులను ముట్టవచ్చును. కాని ఇతడు జ్ఞానవంతుడు కదా, కావున వివేకవంతుడు ప్రమాదరహితుడై బ్రహ్మసంస్థుడై ఉండవలెను. 04 వివేక చూడమని అవ సుషుప్తియందు పదార్థజ్ఞానముండదు, జాగ్రత్తావస్థ యందు పదార్థజ్ఞానముండును. ఈ విధముగా పరస్పర విరుద్ధ ధర్మము లఘు సుప్తి జాగరణములు ఒకనియందు ఒకే సమయమున ఎట్లుండవో అట్లే దేహాద్యభిమానము ముక్తి ఎననవి ఒకే సమయమున ఒక వ్యక్తి ఎందు ఉండజాలవు అని చెప్పుచున్నాడు. దేహాది సంసక్తి మతో న ముక్తిర్ముత్తస్య దేహాద్యభమతే భావ సుప్తస్య నో జాగరణం న జాగ్రత స్వప్నస్తయో భిన్నగుణశ్రేయత్వాత్. 338 దేహాది సంసక్తి మత దేహాత్యభిమానమున్నవానికి ముక్త్యః ముక్తి నా లేదు. ముక్తస్య ముక్తునకు దేహాద్యభమతయ భావ దేహాద్యభిమానముండదు. తయోహ జాగ్రత్ స్వప్నములు భిన్న గుణశ్రేయత్వాత్ వేరువేరు ధర్మములకు ఆశ్రయ మగుట వలన సుప్తస్య నిద్రపోవుచున్నవానికి జాగరణం జాగరణము నోజలేదు. జాగ్రత మేల్కొన్నవానికి స్వప్న స్వప్నము నలేదు. నస పునరావర్తతే జ్ఞాని మరల తిరిగిరాడు అను శృతిననుసరించి ముక్తునకు మరల దేహాదులందు అభిమానము కలుగనే కలుగదు. కలిగినచో అతడు ముకుడు కాదు. ఈ విషయమును విజ్ఞాత బ్రహ్మతత్వస్య ఇత్యాది శ్లోకమున 448 చెప్పనున్నాడు. అవ ముక్తుని స్వరూపమును చెప్పుచున్నాడు.